నూట పదకొండు హతదానవ సం ధా హతదానవ హతాహ దానవాహ అనేక ప్రకార శక్తిరుపధరద భండాసురాదయః యద తథా ఉ హతదానవయే నమః ఆం వి సమష్టిలో నుండి ససృష్టిరూపముతో వ్యాసంచిన లలితా త్రిపురసుందరి చేత సృష్టిలో నుండి సమష్టి రూపముగా భాసించుచున్న దుర్గాశక్తి చేత ఈ రీతిగా అనేకానేక సకులచేత భండాసుర మహిషాసురాది దానవులు నిహతులగుట వలన పరమేశ్వరి హతదానవయ్యను నామముతో వీరాజిల్లుచున్నది. స్లో హత్యాదిపాపసమని హరిదస్వాదిశనిత తి హస్తి కుంభోత్తుంగకుచ హస్తి కృత్తి పియంగన